చక్కనైనవో చిరుగాలి ఒక్క మాట వినిపోవాలి, చక్కనైనవో చిరుగాలి ఒక్క మాట వినిపోవాలి. ఉషా దూరమైన నేను ఊపిరైన తీయలేను, గాలి చిరుగాలి చెలి చింతకు వెళ్ళి అందించాలి నా ప్రేమ సందేశం. చక్కనైనవో చిరుగాలి ఒక్క మాట వినిపోవాలి, చక్కనైనవో చిరుగాలి ఒక్క మాట వినిపోవాలి. ఉషా దూరమైన నేను ఊపిరైన తీయలేను, గాలి చిరుగాలి చెలి చెంతకు వెళ్ళి అందించాలి నా ప్రేమ సందేశం. తలుపులను ఆపారు గుండెల్లో పూజలను, దారి లేదు చూడాలంటే దేవతను, వీలు కాదు చెప్పాలంటే వేదనను. కలతైపోయే నా హృదయం కరువైపో చెరసాల అనురాగమీ వేళ అయిపోయే చెరసాల అయిపోయే చెరసాల. గాలి చిరుగాలి చెలి చెంతకు వెళ్ళి అందించాలి నా ప్రేమ సందేశం. చందమామ దాగి ఉన్నదో మనసు వెనక ఆశలన్నీ దాచుకున్నదో. వేదనలేలా ఈ సమయం వెలుతురు నీదే రేపుదయం. శోధనలు ఆగేను శోకములు తీరేను, శోధనలు ఆగేను శోకములు తీరేను, శోకములు తీరేను. గాలి చిరుగాలి చెలి చెంతకు వెళ్ళి అందించాలి నా ప్రేమ సందేశం. చక్కనైనవో చిరుగాలి ఒక్క మాట వినిపోవాలి, చక్కనైనవో చిరుగాలి ఒక్క మాట వినిపోవాలి. ఉషా దూరమైన నేను ఊపిరైన తీయలేను, గాలి చిరుగాలి చెలి చెంతకు వెళ్ళి అందించాలి నా ప్రేమ సందేశం. ఈ నా ప్రేమ సందేశం, ఈ నా ప్రేమ సందేశం.